విద్యుత్ పుస్తకం 13వ భాగం. దీనిలో ఇప్పుడు అంశం బ్యాటరీలు మరియు జనరేటర్లు. 1771లో విద్యుత్ యొక్క ప్రయోగాలు కొత్త విధానాలను సంతరించుకున్నాయి. లూయి గాల్వని అనే ఇటలీ జీవశాస్త్రజ్ఞుడు నెడుంజాడీలతో ప్రయోగాలు ప్రారంభించాడు. విద్యుత్తుతో సంబంధం లేని ఒక ప్రయోగంలో ఇతడు కప్పకాళ్లతో అధ్యయనం చేశాడు. నెడుంజాడీ నుంచి వెలువడిన విద్యుత్ మెరుపు కప్పకాళ్లలో ఒక దానిని బలంగా తాకింది. దీనివలన కప్పకాలు అకస్మాత్తుగా ముడుచుకుపోయింది. అది చూసి గాల్వని కొంచెం ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే సాధారణంగా కండరాలు ప్రాణి బతికి ఉన్నప్పుడు మాత్రమే కదులుతాయి, కానీ విద్యుత్ వల్ల చచ్చిపోయిన కండరాలు బ్రతికి ఉన్న కండరాలలాగానే ప్రవర్తించాయి. విద్యుత్ను ఉపయోగించి చచ్చిపోయిన జీవించినట్లు పనిచేసే విధంగా ఏమైనా చేయవచ్చా? ఫ్రాంక్లిన్ ప్రయోగం వలన గాల్వనీకి మెరుపు ఒక పెద్ద విద్యుత్ రవ్వ అని ఖచ్చితంగా తెలిసింది. ఇతను ఉరుములు మరియు మెరుపులు వచ్చినప్పుడు కిటికీకి అవతల వైపు కొన్ని కప్పకాళ్ళను తగిలించాడు. తుఫాను వల్ల మేఘాలు, గాలి మరియు భూమి విద్యుత్తుతో నిండినప్పుడు చచ్చిపోయిన కండరాలు ఏమైనా అకస్మాత్తుగా కదులుతాయా అని ఎదురు చూడసాగాడు. మెరుపులు, ఉరుములతో కూడిన తుఫాను వచ్చినప్పుడు కొన్ని కప్పకాళ్లను ఇత్తడి కొక్కాలకి అమర్చాడు, ఎందుకంటే అవి వీధిలోనికి ఎగిరిపోకుండా ఉండటానికి. వీటిని కిటికీకి ఆవలి వైపు ఉన్న ఇనుప చువ్వల మీద వేశాడు. కండరాలు అకస్మాత్తుగా ముడుచుకుపోయి కొంత సమయం అలాగే ఉండిపోవటం కనిపించింది. కానీ తరువాత మెరుపులు, ఉరుములతో కూడిన తుఫాను లేనప్పుడు, అనగా వాతావరణం సాధారణంగా ఉన్నప్పుడు మళ్ళీ ఈ ప్రయోగాన్ని చేశాడు. ఈసారి కూడా కండరాలు అప్రయత్నంగా ముడుచుకుపోవటం జరిగింది. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు గాల్వని. మెరుపులు, ఉరుములు లేనప్పుడు కూడా కప్పకాళ్ళు ఎందుకు కదులుతున్నాయి? అసలు నిజానికి కప్పకాళ్ళు ఎప్పుడైతే రెండు వేరువేరు లోహాలను ఒకే సమయంలో తాకుతూ ఉంటాయో అప్పుడు కండరాలు అప్రయత్నంగా ముడుచుకుపోవడం జరుగుతోంది. విద్యుత్కి, జీవిస్థితికి మధ్య ఖచ్చితంగా ఏదో దగ్గర సంబంధం ఉంటుందని గాల్వని ఊహించాడు. బ్రతికి ఉన్నవన్నీ విద్యుత్తుతో నిండి ఉంటాయి, కానీ జంతువులలో ఉన్న విద్యుత్ మాత్రం చచ్చిపోయిన వెంటనే ఒక్కసారిగా మాయం కాదు అని ఇతడి అభిప్రాయం. అందుకే చచ్చిపోయిన తరువాత కూడా వేరువేరు లోహాలను ఒకేసారి తాగితే కండరాలు అప్రయత్నంగా ముడుచుకుపోతాయి. తరువాత అలెసాండ్రో వోల్టా అనే వేరొక ఇటలీ శాస్త్రజ్ఞుడు ఈ కండరాల ఆకస్మిక కదలిక గురించి ఆశ్చర్యపడి దీని మీద దృష్టి కేంద్రీకరించాడు. ఇతడు విద్యుత్తుతో ప్రయోగాలు చేసి ఉన్నాడు. ఇతను కండరాలు అంత ఎక్కువ విద్యుత్ను కలిగి ఉంటాయి అన్న విషయాన్ని అంగీకరించలేకపోయాడు. కండరాలు వేరువేరు లోహాలను ఒకే సమయంలో తాకినప్పుడు ఒకవేళ విద్యుత్ కండరాల నుంచి కాక లోహాల నుంచి ఉత్పత్తి అయి ఉండవచ్చు. ఒకవేళ ఈ విషయం నిజమయ్యుంటే కండరాలు లేకుండా ఒక్క లోహాలను మాత్రమే ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. రెండు వేరువేరు లోహాలకు అడ్డంగా తేమను కలిగి ఉన్న కండరాలను తాకించటానికి బదులు తేమగా ఉన్న ఒక గట్టి అట్టముక్కను తాకిస్తే ఏమవుతుంది? 1794లో రుద్దడం అనే ప్రక్రియ జరపకుండా మరియు ఏ రకమైన జీవాణువులతో ఏర్పడిన కండరాలను ఉపయోగించకుండా విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చు అన్న విషయాన్ని వోల్టా కనుగొన్నాడు. రెండు వేరువేరు లోహాలను ఉప్పు నీటిలో ఉంచినప్పుడు ఉప్పు నీరు వాహకంగా పనిచేసి లోహాలు రసాయనిక మార్పులకు గురవుతాయి. ఈ రసాయనిక చర్యలు ఏదో ఒక విధంగా విద్యుత్తుతో సంబంధాలను ఏర్పరుస్తాయి. ఒక లోహం విద్యుత్ ద్రవాన్ని గ్రహించడం ద్వారా ధనావేశంగాను, వేరొక లోహం విద్యుత్ ద్రవాన్ని కోల్పోవడం ద్వారా రుణావేశంగాను మారుతాయి.